63 సింధురాజుకు మంత్రిబోధ. మునీక్ నాయన బోయవాడ. ఆ విధంగా యుద్ధంలో గెలిచిన సింధురాజును అభినందించడానికి మంత్రులంతా దగ్గరకొస్తారు. వారిలో మహర్షితుల్యుడైన మంత్రి ఒకడుంటాడు. ఆ మంత్రికి సింధురాజుకు మధ్య సంభాషణ ఇలా సాగగలదు. మంత్రి, రాజా, మీరు యుద్ధంలో విదురుతుణ్ణి గెలవడం నిజంగా ఆశ్చర్యమండి. సింధురాజు, ఇందులో ఆశ్చర్యమేమున్నది? నా బలం ముందు వాడెంత? మంత్రి, రాజా, విదురుతుడికి లీలా అని ఒక భార్య ఉంది. ఆమె మహర్షి వంటిది. ఆమెకు సరస్వతీదేవి నిత్య ప్రత్యక్షురాలు. ఆ దేవి తలుచుకుంటే మనమెంత, మన రాజ్యమెంత? అయినా సరే మీరే గెలిచారు, అది ఆశ్చర్యం. సింధురాజు, ఆ మాట నేను విన్నాను, మీరు చెప్పింది నిజమే. సరస్వతీదేవి వాళ్లను యుద్ధంలో ఎందుకు ఆదుకోలేదో? మంత్రి, రాజా, ఆ విదురధుడు సరస్వతీదేవిని మోక్షం కావాలని ప్రార్థించాడేగాని మరో కోరికతో ఉపాసన చేయలేదు, అందుకే అతనికి మోక్షమే దక్కింది. సింధురాజు, సరస్వతీదేవిని నేను ఉపాసన చేస్తూ ఉన్నానుగదా, నాకెందుకు మోక్షం రాలేదు? మంత్రి, మీరా దేవిని ఎప్పుడైనా మోక్షం కోసం ప్రార్థించారా? లేదే, ఎప్పుడు చూసినా శత్రుసంహారం కోసమే దేవతోపాసన చేశారు, అందుకే మీకు ఆ వరమే లభించింది. సింధురాజు, నిజమే మంత్రి. ఈ విషయంలో మరణించినా గూడా విదురథుడే గెలిచినట్టు లెక్క. అవునుగాని సరస్వతీదేవి అంటే బుద్ధి ప్రదాత్రిగదా, ఆ తల్లి అతనికి మోక్షకాంక్ష కలిగించింది, నాకెందుకు కలిగించలేదో? మంత్రి, రాజా, దేవతలు ఎప్పుడూ స్వతంత్రించి ఫలితాలివ్వరు, భక్తుల చిత్తవృత్తిని అనుసరించి ఇస్తారు, అది వాళ్ల నియమం. మీ చిత్తంలో సంహార తత్పరమైన అనుభవ సంస్కారం ఉంది, అందుకే మీ మనస్సు ముక్తివైపుకు పోలేదు. స 1:5:6. సింధురాజు, మంత్రి, పూర్వజన్మలో నేనెవరిని? ఈ క్రూర సంస్కారం నాకెలా పట్టింది? మంత్రి, రాజా, అది దేవరహస్యం, అయినా మీరు అడిగారు గనుక చెబుతాను, దానివల్ల మీకు క్షేమం కలుగగలదు. రాజా, ఈ సృష్టిలో పుట్టే జీవులను పెద్దలు 12 రకాలుగా విభాగం చేశారు. వాటిలో తామసతామసము అనే జాతి ఒకటి ఉంది. మీరు క్రిందటి జన్మలో ఆ జాతిలో పుట్టారు. గమనిక ఉత్పత్తి ప్రకరణంలో 93వ సర్గలో ఉపాధులలో రకాలు అనే శీర్షిక క్రింద వశిష్ఠ మహర్షి 121 ఐసరు జీవసాధులను మొత్తం 14 రకాలు చెప్పి వాటిలో 2 విభాగాలను పునరుక్తులుగా చూపించి చివరికి 12 రకాలుగా తేల్చి చెప్పాడు. వాటినే ఇక్కడ ప్రస్తావించి మళ్లీ వివరించాడు. కనుక మనం ఆ విషయాలను సంగ్రహించుకుని ముందుకు వెళదాం. సింధురాజు, మంత్రివర్య, ఒక జాతి మొత్తాన్ని తామసతామసం అనేస్తున్నారే మీరు, ఇలాంటి పేర్లు పెట్టిన వారెవరు? మంత్రి, ఎవరో మధ్యవాళ్లు పేర్లు పెడితే అవి సార్థకమైన పేర్లు కాజాలవు. ఈ సృష్టి మొత్తానికి మూల కారణమైన హిరణ్యగర్భుడి యొక్క సృష్టి సంకల్పంలో అంతర్భాగంగా ఈ జాతి ఇలా రూపొందాలి అనే నియతి ఏర్పడింది. దానివల్లే తామసతామస జాతి గూడా ఆవిర్భవించింది. నీ గడిచిన జన్మలలో ఒక జన్మ ఆ జాతిలో జరిగింది. సింధురాజు, అనేక జన్మల? మంత్రి, అవును, చిత్రచిత్రమైన జన్మలెన్నో గడిచాయి నీకు. అవన్నీ నాకు తెలుసు, నీకు తెలియవు. ఆ వరుసలోనే ఒకసారి బోయవాడివిగా పుట్టావు, చాలా క్రూరంగా జీవించావు, దాని ఫలితంగానే నీకిప్పటికీ మోక్షకాంక్ష కలగడం లేదు. సింధురాజు, ఆర్య, ఆ పాడు సంస్కారాలన్నీ ప్రక్షాళన చేసుకునే ఉపాయమే లేదా? మంత్రి, రాజా, విసుగు లేకుండా కృషి చేసే మనిషికి లభించని పదార్థం ఈ ముల్లోకాలలోనూ ఏదీ లేనేలేదు. ఎవడు దేనిని కోరుతాడో వాడు దానికోసమే కృషి చేస్తాడు. ఆ కృషిని మధ్యలో ఆపకపోతే దానిని పొంది తీరుతాడు. సత్కర్మానుష్ఠానంతో నీ పూర్వ దుస్సంస్కారాన్ని నువ్వు పోగొట్టుకోగలవు. ముని, ఈ చర్చల వరుసలో ఆ మంత్రి సింధురాజుకు చాలా తత్వబోధ కూడా చేస్తాడు. దానివల్ల సింధురాజు పవిత్రుడే అప్పటికప్పుడే తన రాజ్యాన్ని కొడుకులకు అప్పచెప్పి అడవులకు వెళ్లిపోయి తీవ్రమైన ఆత్మవిచారం ఆరంభించగలడు. తత్ఫలితంగా మోక్షాన్ని గూడా పొందగలడు. 1:5-7 గమనికా విపశ్చిద్రాజుకి ఆకాశం నుంచి రాలిపడిన శవం యొక్క వృత్తాంతాన్ని వినిపిస్తున్న అగ్నిదేవుడు. ఆ కథలో భాగంగా బోయవాడికి మునికి మధ్య జరిగిన సంవాదాన్ని, అందులో అంతర్భాగంగా సింధురాజుకి మంత్రికి మధ్య జరిగిన సంవాదాన్ని వివరించి ఇక ఆపై కథను ఇలా కొనసాగిస్తున్నాడు. అగ్నిదేవుడు, విపశ్చిద్రాజా, ఈనాటి తన దుస్సంస్కారం అన్ని యుగాల దాకా తనను పట్టి పీడించబోతోందని తెలుసుకున్న ఆ బోయవాడు అవాక్కైపోయాడు. ఇక గురుశిష్యులిద్దరూ కొంచెంసేపు మౌనంగా ఉండిపోయారు. ఆ తరువాత ఇద్దరూ లేచి స్నానాలకు వెళ్లిపోయారు. మళ్లీ ఇద్దరూ ఆశ్రమానికి తిరిగి వచ్చారు. బోయవాడికి మనస్సు కొంచెం తేలికపడింది. ఆ తరువాత గురుశిష్యులిద్దరూ మళ్లీ వేదాంత చర్చలో పడిపోయారు. అలా ఎక్కువ రోజులు సాగలేదు. త్వరలోనే గురువైన ముని విదేహముక్తిని పొందాడు. బోయవాడు తన తపస్సులో తను మునిగిపోయాడు. ఆశ్చర్యమేమిటంటే ఆ తరువాత సంఘటనలన్నీ ముని చెప్పినట్టుగానే జరిగాయి. బోయవాడికి అన్నీ ముందుగానే తెలిసి కూడా దేన్నీ మార్చలేకపోయాడు. ఇదంతా ఈ సృష్టిలో ఉన్న అనంతకోటి బ్రహ్మాండాలలో ఒక దాంట్లో జరిగింది. అక్కడే ఆ శవం రాలిపడింది. అక్కడ ఉండే భూమి మీద ఈ శవంలోని కొవ్వు చాలా కాలం పేరుకుపోయి క్రమంగా మట్టిలో కలిసిపోయింది. అందుకే ఆ భూమికి మేదిని అనే పేరు వచ్చింది. మేదిని అంటే మేధస్సు లేక కొవ్వు కలది. ఆయసర్వ్ 122. ఇదంతా ఎక్కడ జరిగిందో ఆ జగత్తు మొత్తం నీకు సత్యంగా కనిపిస్తోంది, మాకు స్వప్నపురం లాగా కనిపిస్తోంది. అది భేదం. 1:5-8. రాజా, సరే, జరిగిందేదో జరిగింది. నీ దృష్టి నీది, నా దృష్టి నాది. స్వర్గలోకంలో దేవేంద్రుడు 100వ యజ్ఞం చేస్తున్నాడు. అక్కడికి నన్ను రమ్మని మంత్రులతో కబురు చేస్తున్నాడు. నేను వెళ్ళాలి. నువ్వుగూడా నీ ప్రయత్నంలో ముందుకు సాగు. నీకు తోచిన దిక్కు వెంట ప్రయాణం సాగించు. గమనిక అగ్నిదేవుడికి తనకు మధ్య జరిగిన కథా ప్రసంగాన్ని శ్రీరామ సభలో వినిపిస్తున్న విపశ్చిద్రాజు ఇక పై కథను తన మాటల్లోనే కొనసాగిస్తున్నాడు.